శ్వేతమస్వమస్వాయసస్వతి స్వస్తి తద్వాం దాత్రం మహి కీర్తేన్యం భోర్వై ద్వోవాచే సదమిద్ధవ్యో అర్యః స్తు పతే పజ్రియాయ కక్షీవతే అరదతం పురంధిం కారోతరాచ్ఛపాదస్వస్య పృష్ఠశతం కుంభాంతసింజతం సురాయాః హిమేనాగ్నిం ఘంసమావారజేసాం విదుమతిమూర్జమస్మాధత్తం ృదీశే అద్రేమశ్వినాపానీతమున్యథ సర్వగణం స్వస్తి పరాపతం నా సత్యానుదేథాముచ్చాబుద్ధ్యం చక్రధర్జింహారం క్షరం నాపో నపాయనాయ రాజే సహస్రాయ దృశ్యతే గోతమస్య యజుర్షో నా సత్యోదవ్రిం రామందలం రాభిలీవ్యవానాథీరతం దహితస్యాదుర్దస్రాధిపతి మగణతం కనీనా తద్వాసం సమ్రాజ్యం చాభిమన్నా సత్యావరోధం యద్విద్వాంసా నిధిమివాపాఘోషముద్దరు సదా లోపసర్వందనాయ సద్వాన్నరాసనజేదం స ఉగ్రమావిష్కృణోమిదం చతుర్న వృష్టిం దధ్యం భయన్మధ్వా సర్వణో వామస్వస్య శీర్ష్ణా ప్రయదీముపాచ అజోహవీన్నా సత్యాకరా వాం మహేయామన్ పురభుజా పురంధిః శృతం దచ్చాసూరివద్రిపత్యా హిరణ్యహస్తమశ్వినావదత్తం ఆస్మావృకస్య వర్తీకామభీకే యువన్నరానా సత్యాముక్తం ఉతో కవిం పూర్భుజా యువం ప్రకృతమానమకృతం విచక్షే చరిత్రం జివే రివాక్షే జివన్న మాజాఖేనస్య పరీతజ్ఞాయాం సద్యోజం గామాజీం విశ్వలాజీహరే సత్తవే ప్రత్యధత్తం శతం మేఢాన్ నిత్యే దక్షదాన విద్రా స్వంతం పితాన్ భంజకార తస్మా అక్షీణా సత్యా విచక్షాధత్తం దస్రాభిణజావనర్వన్ ఆవాన్ రథం దుహితా సూర్యస్య కాష్మే వాదిష్ఠ సర్వతా జయంతి విశ్వే దేవా అన్వమన్యంతర్గృద్భిస్సముశ్రియాణా సత్యా సుచేథే యజయాతుం దివో దాసాయ భక్తిర్భరద్వాజాయాశ్వినాభయంతా రేపదో బాహసజనోరథో వామృఢభశ్చ సింసుమానశ్చ యుక్తా సజుంసుక్షత్రం స్వమత్స్యమాయస్వీర్యం నా సత్యావహంతా ఆజన్హా వీర్ సమానసోపవాజే స్త్రిహ్నో భాగం దీమయాతం పరివిష్టం జాగృతం విశ్వతస్యేం శ్రీభిర్నక్తమోహసూరజోభిందూనా సత్యారసే నవి పర్వతాజరయో ఆయాతం ఏకస్యావస్తో రావతం రణాయవసమస్వినా సనజే సహస్రా నిరాగతం దుచ్చునా ఇంద్రవంత వృషశ్రవసో వృషణావరాజీ సరస్య చివాచర్కస్యాదాదాచర్కృత్పాదేవా సజవే చిన్నా సత్యాసే భర్జసూరజే స్థర్యం వ్యర్గసుర్గా అపశ్యతే స్తో పదే కృష్ణిజాయ రుజూయతే నా సత్యాసీభిః వసన్న నష్టమీ పదర్శనాజ విష్ణాత్మం దదసుర్విశ్వకాయ దశరాత్రీదశీవే నానభద్యో నవనబ్ధం స్నసిదమత్స్వా అంతః విప్రూతం రేభముర నిప్రవృత్తమున్యన్యథ సోమామివ శ్రువేణ ప్రభాంతం సాం సశ్వినామవోచమస్య పతిశ్యాం సుఖమశ్రువీరాః ఉతమస్యన్నశ్రువంతీర్ఘమాయురస్తమివేద్యరిమానం జగమ్యాం మధ్వస్వమస్యాశ్వినామదాయ ప్రత్నోదావీవాసదేవా వరిగష్మాదిరాజిర్విశ్రుతాగిరిడాజాదమ్నా సత్యోపవాదైః యో వామస్వి రామన సోజనీయాన్రథస్వస్వో విస ఆదిగాది ఏన గచ్చదస్సుకృతో దురోణం తేన నరవర్తిరస్మభ్యం జాతం విషిన్న రామం భస పాంచజన్యమివీజాదత్తిం ముంచసో గణేన వినందాదస్యోరసీవస్య మాయానుపూర్వం రేషణా చోదయంత అస్వన్న గూఢమశ్వినా దురేవేరృషిన్నరా వృషణా రేభమత్సు సంతం వేణీధో విప్రుతం తం సో ధన్నవాం జోర్యంతి పూర్యా కృతాని సుశృప్వాం సన్న నిర్వేదేరుపస్థే సూర్యన్నద శ్రాతమన శిక్షియంతం సుభే రుక్మన్న దర్శతం నిఖాదముదో మధురస్తి నా వందనాయ తద్వాన్నరాశంస్యం వజ్రిజేన కక్షీవతానా సత్యా పరిజ్మన్ సపాదస్వస్య వాదినో జనాయ సుతం కుంభాసించతం మధూనా యువన్నరాస్తు పదే కృష్ణయాయ విష్ణాత్వం దదధుర్విశ్వగాయ భోడాయైతి పితృషదే దురోణే పతిం జూర్యం చాశ్వినామదత్తం ఇమం శ్యావాజరుసీమదత్తం మహాక్షోణశ్యాశ్వినాకన్వాయ ప్రవాచ్యం తద్వేషణా కృతం వామ్యన్నాషదాయ శ్రవో అద్యధత్తం పురోవర్పాం సశ్వినా దధారాని పేదవాహూపసురాసుమస్వం సహస్రసాం వాజినమ ప్రదీతమహిగనం శ్రవస్యాంద్రరుద్రం ఏతాని వాం శ్రవస్యాసుదానో బ్రహ్మాం ఘోషం సుదానం రోదస్యోః యద్వాం పద్రాసో అశ్వినాహం నే యాత పిశాచ విదుషే చ వాజం సూనోర్మాణేనాశ్వినా గృణానావాజం విప్రాజపురనారదం అగస్త్యే బ్రహ్మణా వృధా నాశం విస్ఫలాం నా సత్యార్ణీతం కుహజాంతాసృక్షుతిం కాక్యశివో నవాతావృషణాసయుద్రా హిరణ్యస్యేవ కలసం నిఖాతముదోపధుర్దశమే అశ్వినాహన్ యుగంశ్వినా జలంతం పునర్యుగానం చక్రధస్వజీభిః యుగోరథం దుహితా సూర్యస్య సహస్రియానా సత్యాణీత యుగం దుగ్రాయ పూర్యేభిరేవైః పునర్మన్యాభవతం యువానా యుగం భుజ్యవర్ణాసో నిస్సముద్రాద్భిరోభర్నిర్జేభిరస్వైః అజో హవీనశ్వినా తౌగ్ర్యో భాం ప్రోఢః సముద్రమవ్యధిర్జగన్వాన్ నిష్టమోగతస్యుజారథే నమనో జవధారుషణా స్వస్తి అజోహమీదస్తి నావర్తి కామా భాస్నో యత్సీమమంజతం మృగస్య విజయుషా జయతః సాన్వద్రే జాతం విశ్వాచో అహతం విషేణ సరమ్యేషాం ధృక్యే మా మహానందమ ప్రణీతమసీవేన పిత్రా క్షీరుద్రాశ్వే అశ్వినావధత్తం జ్యోతిరంధాయ చక్రధర్విచక్షే సునమంధాయ భరమహ్వయత్సా వికీరశ్వినా విషణానవేతి జారః కనీన నిమచక్షదానరుద్రాశ్వః సతమేకం చ మేఘాన్ మహీమా భూతిరశ్వినామయో భూరుతస్రామం ధిష్ణాసం వ్రేణీతః అథాయువామిదహ్వయత్పురంధిరాగచ్చతం శ్రీం వృషణావోభిః అధేనందస్రాస్తర్యా అమ్మిడక్తామబిందతం సయవే అశ్వినాగా ంసజీభిర్విపదాయ జాయాన్యో వృకేణాస్తి నామపంతేషం ధృహంతామనూఢాయ దస్రా అభిదశ్యం బకూరేనాధమంతో రుజ్యోతిశ్చక్రసురార్యాయ ఆసర్వణాయాస్తి నాదధీతేష్యం శిరః ప్రత్యైరయతమ్ సభాం మధు ప్రబోధృతాయం ద్వారాష్ట్రం జగ్ధస్రావపి కక్ష్యం వా సదా కవీసు మతిమాచకే వాధియో అశ్వినా ప్రావతం మే హస్నేరయం నా సత్యా భృగంతమత్యసాచరం హిరణ్యహస్తమస్తి నారారాపుత్రం నారాభద్రిమత్యా దత్తం ృధాహస్యామస్తి నామిత్రముజ్జీవస ఐరయతం సుదానో ఏతాని వామస్వినా వీర్యాణి ప్రభూర్యాన్యాయవో వోచన్ బ్రహ్మ గృణ్వంతో మృగణా యువభ్యాం శ్రీరాసో విదసమావదేమ ఆ వామృతో అశ్వినాశ్యేన పత్వాసు ప్రణీకస్వమ్యాత్వర్వాంగ యోమత్యస్య మనసో జరీయాద్రబంధురో వృషణాపాతరంభా త్రిబంధురేణ త్రిమృతారథేణ త్రిచక్రేణ సుమృతాయాదమర్వాత్ పిన్వతంగాజిన్వతమర్వతో నో బద్ధయ తమస్తినామీనమస్మే ప్రపద్యామనా సుమృతారథేణ దస్రాంశృతాం శ్లోకమద్రే మంగవాం ప్రత్యవత్తింగమిష్టాహుర్విప్రాసోస్తినా రాజా ఆవాం సేనాసో అస్తినా వహంతు రథే యుక్తా స ఆసవః పదంగా ఏ అప్తులో దివ్యాసో నగృధ్రా అభిప్రయో నాసత్యా వహంతి ఆవాం రథం యుపతిష్టత్ర జుష్టీర రాజుహితా సూర్యస్య హరీ వామ స్వాపూష పతంగామయో వహంతు ఋషాభీకే ఉద్వందనమైరతం ధంసనాభిరుద్రే భంగస్రావిషణా సచీ నిష్టౌభ్యం పారయథ సముద్రాత్మనశ్చ వానం చక్రధర్యువానం యువాత్రయేవ నీతాయ తప్తమూర్జామో మానామస్తినావధత్తం ఇవం కణ్వాజాపి రిక్తాయ దక్ష ప్రత్యాధత్తం దక్షజం జోజుషాణా ఇవం ధేనుం సజవేనాధితాజాపింబతమశ్వినా భూర్యాయ అముంచతం వర్తి కామం భాసో నిః ప్రతిజంఘాష్లాజాధత్తం ఇవం శ్వేతం వేదమయింద్రజూతమహిగమశ్వినా దత్తమస్వం జోహోత్ర వర్యో అభిభూతి ఉగ్రం సహస్రసాణం విధ్వంగం తావాన్నదాస్వసేసు జాతాహవామహే అశ్వినానాధమానా ఆనముపవసు మదారథే నగిరోజుషానాసు పితాయ జాతం ఆశ్యేనస్య జవసానూతనేనాస్మే జాతం నా సత్యా సజోషాః హవేహి వామశ్వినా రాతహౌ యస్సత్తమాయా గుణసోజ్యోష్టౌ ఆ వాం రథం గురుమాయం మనోజుమం ధీరాస్వం యజ్ఞం జీవసే హువే సహస్రకేతుం వరిణం సద్వృద్ధీవానం వరిబోధామభిప్రజా ఊర్ధ్వాధీతి ప్రత్యస్య ప్రజామన్యథాయుసస్మన్ సమాయంత ఆదిశాః స్వదామి ఘర్మం ప్రతీయం జ్యోతయా వా మూర్జానేకథమస్తినారుహత్ సైన్యం విధః పస్పృధానాసో అగ్మత శుభే మఖ అమీతాయాజ భూరణే యువోరః ప్రవణే చేకితే రథో యదశ్వినామహ తస్సూరిమావరం యువం భుజ్యం భురమాణం విభిర్గతం స్వయక్తిభిర్వహంతా పితృభ్యః దాశిష్టం భర్తృవేషణా విజేన్యాసాయమహీచేతి వామవాహ యువో రశ్మి నామ పూషేయు వాయుజం రథం వాణీ దేవసురస్య సభ్యం ఆవాంపధిత్వం సఖ్యాయ జగ్ముషీ రోషా ప్రణీతజేన్యాయుపతి యువం రేవం పరీషూతేరుష్యోహిణ ఘర్మం పరీతప్తమత్రాజే యువం సజోగపదం వ్యప్య దుర్గభిప్రదీర్భేర వందనస్థార్యాజూషా యువం వందనం నిరేతుంజరణ్యజారసన్నదస్రాగరణాసమిన్వత క్షేత్రాదావిప్రం జనసో విప్రన్యజా ప్రభావత్ర విధతే సంసనాభవత్ అగచ్చతం కృపమానం పరామతే పితస్వస్య త్యజ సా నిబాధితం సర్వదీర్హితభూతేర్యోరః చిత్రాభీకే అభవన్నభిష్టాయ ఉతస్యాభాం మధో మన్మక్షీకార మన్మదే సోమస్యౌ సుజోహు వన్యతి ఇవం దధీతో మనావి వాసతోధాశిర ప్రతిభావశ్యం వదత్ యువం పేతవే పురువారామశ్వినా స్మృధాం శ్వేతం తరుతారం దువస్యథ శర్యైరభిద్యం ప్రదానాసు దుష్టరం చక్రజ్ఞమింద్రామివ చర్షణీసహం కారాసద్ధోత్రాశ్వినా భాం కో భాం జోష ఉభయో కథామిదాత్య ప్రచేతాః విద్వాంసా విద్యుర ప్రచ్ఛేద విద్వానిత్సాపారో అచేతాః నోచిన్నమర్తే అక్రౌ తా విద్వాంసాః వామహే భాంతానో విద్వాంసా మన్నావోచేద మధ్యా ప్రాచద్దయమానో యువాకోః విపృచ్ఛామి పాఖ్యా ఆనదేవాన్యషట్కృత స్యాద్భుతస్య దస్రా భాతం చ సహ్యాసో యువం చ లభ్యాసో నః ప్రజాఘోషే భృగా వానేన సోభేదజా వాచాయజాతి పద్యో వా ప్రైషజర్న విద్వాన్ శ్రుతంగాయత్రంతక బాణస్యాహం సిద్ధిరే భాస్వినా వాక్షీశోభస్పతిదన్ యువం శాస్తం మహోరం యువం వాజం నిరత సంసతం తానో వసూసు గోపాస్యాతం పాతం నోమృతాదఘాయోః మాకస్మీఘాతమభ్యమిత్రిణే మామాగుత్రానో గృహేభ్యో ధేనవో స్తనాభుజో అశిష్వీ గృహీయం మిత్రధీతయే యువాకూ రాజే చ నో విమీతం వాజవత్యై యుషే చ నో విమీతం ధేనుమత్యై అశ్వినో రసనం రథమనస్వం వాజినీవతోః ేనాహం భూరి జాగన అయం స మహమాతనో హ్యాదేజనాను సోమపేజం సుఖోరథాః అధస్వప్నస్య నిర్భిదే భుంజతశ్చ దేవతాః ఉభాదావశ్రీణస్య దః ప్రతిచ్ఛార్యేణ్యపాత్రం దేవయతాం శ్రభద్గిరో అంగీరసాం దురణ్యన్ ప్రయదానగ్ని స ఆహన్యస్యో రుక్రం సదే అధ్వరే యజత్రః సమంభీర్ధ్వజ్యాం స ధరుణం గృహాయ ధృవర్వాజాయ ద్రవీణం నరోగోః అనుస్వజాం న హితశ్చక్షదవ్రామ్యే నామ స్వస్య పరిమాతరంగోః నక్షద్ధవమరుణే పూర్యం రాత్రులో హిషామంగీరసామనుద్యూన్ తక్షద్వజ్రం నియూతం తస్తం భద్యాం చతుష్పదే నర్యాయద్విపాదే అస్య మదే స్వర్యం దారుదాయాపీవృతముశ్రియా నామనీకం జగద్ధ ప్రసర్గే త్రిగతం నివర్తత భద్రుభోమానో నస్య దురోమః తుభ్యం భజోజత్పితరామనీతాం రాధస్తురేతస్తురణే భురణ్యో సుజయత్తేరేగ్నాయ దంతస భద్రుభాజా పయవుస్లియాయా అధ ప్రజ్ఞే ధరణిర్మమత్తు ప్రరోచస్య ఉషసోనసూరా జంధర్యేభిరాష్టస్వేదో హవ్యే శ్రువేణ సింజన్ చరణాభిధావ శ్రీధ్వాయ ధ్వనధీతిరమస్యాత్ సూనో అధ్వరే పరిరోధ నాగో యద్ధ ప్రభాసిగ్యాద్యోననర్విషేమస్విషే దురాజ అష్టామహో దివ ఆదోహరీహద్యుం నాసాహమభియోధాన ఉత్సవం హరిన్యత్తే మందిరం దుఃఖన్ వృధే ఘోరభ సమద్రేభిర్వాదాప్యం మాయ సంప్రతి వర్త యోగోర్దివో అస్మానముపనిధర్భా ఉత్సాయత్ర పురుహూత భంగాన్ష్ణమనంతై పరియాసి బధై పురాయత్సో నస్తమసో అపీతే స్తమద్దివ ఫలిగం హేదివస్య సృష్ణస్య చిత్పరిహితం చతోజో దివస్పహి సుగ్రథితం తదాదాః అనత్వా మహీపాజసి అశక్రేద్యా వాక్షామా మదతామింద్రకర్మన్ తమ్ వృత్రమాసజానం శిరాసో మహో వజ్రేణ శిష్వపో వరాహుం త్వమింద్రణర్యోజానవోన్రేణ్ తిష్ఠావాదస్య సువిషావశిష్టాన్ యంతే కార్యభుషణా మందినందార్ద్రత్రహణం పార్యం తదక్షవజ్రం త్వమం సూరో హరితో రామజోన్రేణ్ భరశ్చక్రమేత సోనాజలిన్ ప్రాస్య పారం నామతిం నావ్యా నామపి కర్తమ వర్తయో యజ్జూన్ త్వన్నా అస్యాయిం రదుర్హణాయా పాహి వజ్రివో దురితా దధీకే ప్రణోవాజాన్ రథ్యో అశ్వబుద్ధ్యా నిషేయం దిశ్రవసే సూటుదాయై మాదే అస్మత్సు మజర్విద సద్వాజ ప్రమః సమిషో వరంత ఆనా భయమఘంగోశ్వర్యోమం నిష్టాస్తే స సమాదస్యామ భద్రన్నో అవీవాదయమనాః హరిః ఓం ప్రభపాంతం రఘువన్యవోంధో యజ్ఞం రుద్రాయ మీహృషే భరధ్వం దివో అస్తోర్షసూరస్య వీరైరేషుద్ధేవ మరుతో రోదస్యోః పత్నీవ పూర్వభూతిం వా వృధధ్యా ఉషాసానక్తా పురుషా విదారే సవీర్ణాక్కం జ్యోతంబసా నాసూర్యస్య శ్రియా సుదృశీహిరణ్యై అమత్తు నః పరిజ్ఞాప సర్వామత్తు వాతో అపామృషం వాన్ శీతమింద్రపర్వత యువన్నస్తన్నో విశ్వే పరివశ్యంతు దేవాః ఉదత్యామే యశసా శ్వేతనా జీవ్యంతాపాంతౌ సుజోహు మధ్యై ప్రభోనపాదమపాంగ్రణధ్వం ప్రమాదరారాస్మిరస్యాయోః ఆవోర్వన్యమౌ సుజోహు మధ్యై ఘోరే వసం సమర్జునస్య నంసే ప్రభః పూష్ణే రావణా అచ్చాభోజేయ వసుదాదిభగ్నే శ్రుతం మే మిత్రవరుణాహమే మోద శ్రోతం సుదానే విశ్వదస్యీ శ్రోతో న శ్రోతో రాజిశ్రుశ్రోత సుక్షేత్రా సింధూరద్భిః సుషేతావాం వరుణమిత్ర రాజిర్గమాన్ సదా వృక్షయామేషు భద్రే శ్రుతరథే ప్రియరథే దానా సద్యః పుష్టిం నేరుంధానాసో అగ్మన్ అస్యస్తు క్షేమహి మహశ్చ రాధస్సు చాసనే మనగోణస్సు వీరా జనాయ పద్రేభ్యో వాజినీ బాణశ్లావతో రసి నామహ్యం సూరి జనాయో మిత్రవర్ణవభిద్రుకపోలవాక్షయాధృవే స్వయం సయక్ష్మం హృదయే నిధత్త భజతీం హోత్రాభిర్హృదా సంవ్రాధతో నగూఢోదం సూదూత సర్ధస్తరో నలా భూర్తశ్రవాః విహృష్టరాతిర్యాతి బాఢశ్రుత్వా విశ్వాసుభృత్సు సరమిచ్చూరాః అధగ్మంతానుగూఢోహవం సూరే శ్రోతా రాజానో అమృతస్య మంద్రాః నభోజుభోజన్నీ రమస్య రాధ ప్రశస్తయే మహినానచవతే ఏతం సర్ధం దామయస్య సూరేరిత్యవోచండస దయస్యనంసే యుమ్నానియేషు వసుతాదీరారం విశ్వే సన్వంత ప్రభృతేషు వాజం మందామహేదస దయస్య దాసేర్దర్యత్పంచబిభ్రతో యంచన్నా కిమిష్టాస్తయిష్టరస్మిరేతయీసానాసస్తరోరంజతే హిరణ్యకర్ణం మణిగ్రీభవన్నస్తన్నో విశ్వే పరివశ్యంతు దేవాః అర్యోగిరస్ సద్య ఆయగ్ముషీరోస్రాశ్చాగంతు భయేష్వస్మే చత్వారో పాప సంసారస్య శ్వస్త్రయోరాజ్ఞాయ వసస్య జిష్ణోః నిద్రావరణాధీర్ఘాత్ సాస్యుమగమస్తి సూరోనాద్యోత్ ఋతోరథో దక్షిణాయా అయోధ్యైనం దేవాసో అమృతాసో అస్తు కృష్ణాదుతస్తాదర్యా ఆలియాస్తిసేవానురాజక్షయాయ పూర్వా విశ్వస్మాద్భువనాదబోధిజయన్ దేవాదం బృహతి సనుత్రీ ఉచ్చాఖ్యజ్యుపతి పూనర్భూరోఢాగన్ ప్రథమా పూర్వభూతౌ భాగం విభజాభుషో దేవి మధ్యత్రాసూజాతే దేవో నో అత్ర సమితారమో నామనాగసోమోచతి సూర్యాయ ృంగృహమహనాజాచ్చా దివే దివే అధినామాదధానా శిషా సంతీద్యోధనాథ సదాఘాతగ్రమగ్రమిద్భజతే వసూనా భగస్య స్వసా వరుణస్య జామిరుషః సూనృదే ప్రథమాజరస్వ అస్యాసద్యాజో అఘస్య ధాతాజయే మతం దక్షిణజారథేన ఉదీరతా సూనృతా ఉత్తురం ధీరుధగ్గజ సుజానాసో అస్తు సార్గవసో నితమసావగూఢావిష్కృణ్వంచుషసో విభాతి అపాన్యతేత్యభ్యా అన్యతే దివిషో రూపే అహనీ సంచరేతే పరీక్షితోస్తమో అన్యా గుహాకరద్యో దృఢాస్సోసు జతారథేన సదృశీరద్య సదృశీరుజస్వో దీర్ఘం సజంతే వరుణస్య ధామ అనమద్యాస్త్రం సతం యోజనాన్యేకైకార్కం పరియంతి సద్యః ధ్యానత్యన్న ప్రథమస్య నామ శుక్రాకృష్ణాదజనిష్టస్విజీ ఋతస్య జోషాణమీనాదిధామాహరహన్నిష్కృతమాచరంతి కన్యేవ తన్వా ఆసాసదానాంగేషి దేవి దేవమియక్షమానం సంస్మయమానాయ భదిః పురస్తాదావిర్వక్షాంసి కృణుషే విభాతి సుసంకాసా మాతృమిష్టే భజోషా విస్తన్వం కృణుషే ద్విషేకం భద్రాత్తమోషో వితరం జోచ్చనదత్తే అన్యా ఉషసో న సంత అశ్వాపతిర్గోవాదీర్విశ్వవా రాజతమానా రశ్మిభిః సూర్యస్య పరా జయంతి పునరాచయంతి భద్రానామవహమానా ఉషాసాః ఋతస్య రశ్మిమానుయచ్చమానా భద్రం భద్రం కృతుమస్మాసు ధేహి ఉషోనో అద్య శుభభావ్యోచ్చాస్మాసు రాజో భగవత్సు చస్యుః ఉషా ఉచ్ఛంతే సమిధానే అగ్నా బుద్ధ్యాన్ సూర్య ఉర్విజా జ్యోతిరశ్వేత్ దేవో నో అత్ర సవితాన్వర్థం ప్రాసావేద్ధిమత్ ప్రజదుష్పదిత్యై అమీనతి దేవ్యాని వృతాని ప్రమినతి మా ఋష్యా యుగాని ఈదృశీనామాసీనామాయతీనామోషాద్యోదివోదూహిగా ప్రత్యదర్శిజోర్మసానాసమనా పురస్థాత్ ఘతస్య పంథామన్వేతి సాధు ప్రజానతి వనదిశో వినాతి ఉపో అదర్శి సంధ్యుగో నవక్షో నోధాజీ భావిరకృత ప్రియాణి అద్మసన్నస సతో బోధయంతీగస్తమాఘాత్మనరేజుషీనా పూర్వే అర్ధేరజసో అత్యస్య కభాంజనిత్యకృత ప్రఖేతం యో రథదే విధరం వరీయవో భావిణంతి మిత్రోరుపస్థా ేషా పూర్ణమాధిషేకం నాజా భిన్న పరే వృణక్తి జామి అరే పదాదన్వాసాదీషేన మహోపి భాతి అభ్రాదేవ పుంసలే ప్రతీతి గత్తానుకే వసన జేధానా జాజే భవత్య ఉసతి సువాసా గుషాహస్రే బహిరీణీతే అప్సాః స్వధా స్వస్రే జాయస్యయోనిమారైరవైత్యస్యాః ప్రతిచక్ష్యేవ యుచ్ఛంతే రశ్మిభిః సూర్యస్యాంజంతే సమనగాజీ భవ్రాః ఆసాం పూర్వా సామహ సుశ్రే నామపరా పూర్వా మధ్యేది పశ్చాత్ ఆ ప్రత్నవన్నం యాసీర్నో నమస్మే రేవ సుచ్ఛంతు సుదినా ఉషాసాః ప్రబోధయోషః ప్రణతో మఘోన్యబుధ్యమానాః పనయస్వ సంతు రేవదుచ్ఛ మఘవద్భ్యో మఘోని రేవ స్తోత్రే సోన్వృతే జారయన్ అవేయమస్వైర్యుపతి పురస్తాజుంతే గవరుణా నామనీకం నవచ్చాదశాది ప్రకేతుర్గృహం గృహముపతిష్టాతే అగ్ని వయశ్చిద్వసతే రప్తన్నరశ్చేతి దుభాజోష్టౌ అమాసతే వాగసి భూరి వామముషో దేవి దాసుషే మత్యాయ అస్తోర్ధ్వం స్తోమ్యా బ్రహ్మణామేవీ బృహద్వము సతీరుషాసః యుష్మాకం దేవీరవసాసమేమ సహస్రిణం చ సతినం చ వాజం రాతారత్నం ప్రాతరిత్వా దధాదితం చేగిత్వాదిగృహ్యాని ధత్తే తేన ప్రజాం వర్ధయమానాయురాజస్పోషేణ సజతే సువీరాః సుగురసస్సుహిరణ్యస్వస్వో బృహదస్మైవ జగీంద్రో దధాతి యస్వాయంతం వసూనా ప్రాజరిత్వో ముక్షీగయే వపతి ముత్సినాతి ఆయ మధ్య సుకృతం రాజరిచ్ఛన్ నిష్టే పుత్రం వసుమతారథేన అంసో సుతం పాయమత్సరస్య క్షయద్వీరం వర్ధయ సూనృతాభి ఉపక్షరంతి సింధవోమయో భువగీ జానం చ యక్షమానం చ ధేనవాః ప్రణందం చ వపూరిం చ శ్రవస్య వో ఘృతస్య ధారా ఉపాయంతి విశ్వతాః నాకస్య పృష్ఠే అధితిష్ఠతి శృతో యః ప్రణాది సహ దేవేషు గచ్చతి తస్మా ఆపో ఘృతమర్షంతి సింధవస్తస్మాయం దక్షిణా పిన్వతే సదా దక్షిణావతామి దిమాని చిత్రా దక్షిణావతాం దివి సూర్యాసః దక్షిణావంతో అమృతం భజంతే దక్షిణావంత ప్రతిరంతాయుః ృణంతో దృతమేనారణ్యాజారిణ సూరయ సువ్రతాసాః అన్యస్తేనాం పరిధిరస్తుతశ్చిదప్రేణంతమభిసంయంతు శోకాః అమంతాస్తోమాన్ ప్రభరే మనీషా సింధావధిక్షియతో భావ్యస్య యో మే సహస్రమమీమేత సమానతోర్తో రాజా శ్రవగిచ్ఛమానః శతమ్రాజ్ఞోనాధమానస్య నిష్కాన్ శతమశ్వాన్ ప్రయతాన్ సద్యాదం శతం కక్షీభాసూరస్య గోనాం దివిశ్రభోజరమాదాన ఉపమాస్యావాస్వనయేన దత్తా మధూమంతో దశరథాసో అస్తు షష్ సహస్రమగవ్యమాగాత్సరక్షీవాంగమిత్తే అన్నా చత్వారింశద్ దశరథస్య సోనా సహస్రస్యాద్వే శ్రేణిం నయంతి మదచ్యుతః కృశనావతో అత్యాన్ కక్షీవంత ఉదవృక్షంత భద్రాః ఓర్భావన ప్రజాతి మాదేవస్త్రీ అష్టాపరిధాయ శోకాః సుబంధ భోజే విశ్యాయ భవ్రాహణస్వంతస్వైరంత భద్రాః ఆగాధితా పరిగధితా జాకాశీకే భజంగహే దివ్యం జాదూరీయాసూనా భోజ్యా సదా ఉపోపమే పరావృషమామే దభ్రాణీ మన్యథాః సర్వాహమస్మి రోమస గంధారీణామివ వికా అగ్నిం హోతారం మన్యేదాశ్వంతం వసుం సూనుం సహసో జాతవేదసం విప్రన్న జాతవేదసం యభూర్భయాస్మద్భరో దేవో దేవాచ్యాగృపా ఘతస్య విభ్రాష్టిమనోమష్టి శోజిషా జిహ్వానస్య సర్పిషాః యజిష్ఠం ద్వాజమానాహువేర్జ్యేష్టమంగీరసామ్యప్రమన్నాభిర్విప్రేభిః స్వప్రమన్నాభిః పరిజ్ఞానమివద్యాం హోతారం జర్షణీనా శోజిష్కే సంవృషణం జనిమాపి సప్రావంతు జూతజే విశాః స హి పురోజుయోజసా విరుక్మదాదీద్యానో భవతి గృహంతరః పరసన్నగృహంతరః వేణుజిజ్ఞస్య సమృతౌ శ్రవద్వనే వయస్థిరం విశ్వమానోయమతేనాజతే ధన్వాస రాధాయతే గృహాదీదస్మానో దుర్యథా విదేతే జిష్టాభిహరణి వృద్ధాష్ట్యవసేజ్ఞయే దాష్ట్యవసే ప్రజః పురో నిగాహతే తక్షద్వనే వసోతిషాః స్థిరాజిదన్నా నిరీనాత్యోజసామి స్థిరాణి చిదోజసా తమస్య వృక్షముపరాసు ధీమహినక్తం యస్సుదర్శతరో దివాదరాదప్రాయుషే దివాదరాత్ ఆదస్యాయుగ్రభణవద్వీరుషం మనసూ నవే భక్తమభక్తమభోవ్యంతో అజరా అగ్నజోవ్యంతో అజరాః సహి సద్ధో నమారుతం తు విష్టనిరప్రస్వతిషోర్వరా స్విష్టనిరాత్తరా స్విష్టనీః ఆదద్ధవ్యాన్యాదజ్ఞస్య కేతురర్హణా అధస్మాస్య హృషతో హృషీవతో విశ్వే ఝుషంత పంథాన్ నరః శుభేన పంథా ీస్తాసో అభిద్యవో నమస్యంత ఉపవోచం దభృగవో మధ్యంతో దాసాభృగవ అగ్నిరేషేవసూనాం సుచర్జోధర్మిరేషాధీర్వనిశేష్టమేధీరావనిశేష్టమేధీర విశ్వాసాన్ పతిం భవామహే సర్వాసాం సభానందం పతిం భుజే సత్యనిర్వాహసం భుజే అదేశంబానూణానాం పితుర్నయస్యాసయా అమీత విశ్వే అమృతా సావయో హవ్యా దేవేష్వావయః త్వమగ్నే సహసా సహం తమ సృష్టిందమోజాయసే దేవతాతయే రయన్న దేవతాతయే సృష్టింత మోహి దేవతాద్యుమ్నిందమభుతక్రతో అథ స్మాదే పరీచరం జర సృష్టివానోనాదర నమో మహే సహసా సహస్వదముడర్బుధే వసుడేనాగ్నజే స్తోమో బభూత్వగ్నజే ప్రతియదీం భవిష్మాం విశ్వా సుక్షా సుజో భూమే అగ్రే రేభోనజ రతరిషూనాం జోర్నిర్భూత ఋషూనాం సనో నే తిష్టం దృశానాభరాగ్నే దేవేభిస్తనాశ్రేతురామహోరాయ సూచేతునా మహేషమిష్టనస్కృతి సంచక్షే భుజే అస్యై మహిస్తోతృభ్యా మఘవన్ సురేర్యంబసీ రుద్రోణ సమాసా అజయంజాయతమనోషోధరీ మహిభూతాయ జిష్టభుజామను వ్రతమగ్నిస్వమను వ్రతం విశ్వసృష్టిస్ సఖీయతే రజినీ వస్రవస్యతే అదబ్ధో హోదానిషాదజిలస్పదే తదీవీతగిలస్పదే సంయజ్ఞసాధమీ వాదయామశ్రుతస్య పథానవ సహమిష్మతా దేవతాహమిష్మతా సన భూర్జాముపాభృత్యయా కృపానజోర్యతి యమ్మాదరి స్వామన వేపరావతో దేవం భాః ప్రరావతాః ఏవేన సద్యః పర్యేది పార్థివం ముహుర్గీరేతో వృషభక్కణిక్రదద్దధద్రేదః కణిక్రదత్ సదం చక్షాణో అక్షభిర్దేవో వనేషు దుర్వణీః తతో దానముపాదేషు దానుష్వగ్నిః పరేషు సానూషు సక్రతుః పురోహితోదమేదమేగ్నిర్యజ్ఞస్యాధ్వరస్య చేతది కృత్వా యజ్ఞస్య చేతది కృత్వా వేదాయేషు యతే విశ్వా జాతాని పస్పసే యతోభ్యుతశ్రీదతి శిరజాయతమన్యర్వేధా అజాయత క్రత్వాయదశతమేషేషు భ్రంజతేగ్నేర వేర మరుదాన్న భోజ్యే శిరాజన భోజ్యా సహేష్మాదానమిన్వ దివసూనాం చ మద్మనా సహస్రాసదేదు విదాదభిహృతః సంసాదఘాతభిహృతాః విశ్వో విహాయా అరతిర్వసర్దేహస్తే దక్షిణే ధరణ్యన్నశిశ్రథశ్రవస్య యానశిశ్రథత్ విశ్వస్మాయితే శుధ్యతే దేవత్రాహవ్యమోహీషే విశ్వస్మాయత్సుకృతేవారమృణ్వత్యగ్నిర్ద్వారాబ్రణ్వతి సమానోడే వృజనే సంతమోహితోర్యజ్ఞేషు జోన విశ్వతి ప్రియో యజ్ఞేషు విశ్వతి సహవ్యామానూషాణామిలాకృతాని పత్యతే సహస్రాస దేవరుణస్య ధూర్తేర్మహోదేవస్య ధూర్తే అగ్నిం గోదారమేవ దేవసూచితిం ప్రియం చేతిష్టపరజన్యే విరేహవ్యవాహన్యే రిరే విశ్వాయం విశ్వవేద సంభూతారం యజతం కవిం దేవాసోరణ్వమ దేవసూయవో గీర్భీరణ్వం వా సూయా ఓ